సర్కారు బండి నేను నాకు దిక్కు ఎవరు లేరు, సర్కారు బండి నేను నాకు దిక్కు ఎవరు లేరు, దిక్కు ఎవరు లేరు నాకు దిక్కు ఎవరు లేరు, దిక్కు ఎవరు లేరు నాకు దిక్కు ఎవరు లేరు, నన్ను రోజు వాడుతారు నన్ను రోజు వాడుతారు డ్రైవర్లు వేరు వేరు, సర్కారు బండి నేను నాకు దిక్కు ఎవరు లేరు. కొట్టుతారు కొందరు తక్కువ వేసుతారు, కొందరు ఎక్కువ కొట్టుతారు కొందరు తక్కువ వేసుతారు, కొందరు ఎక్కువ కొట్టుతారు కొందరు తక్కువ వేసుతారు, నా బ్రేక్ మరియు గేరు, నా బ్రేక్ మరియు గేరు డ్రైవర్లు వేరు వేరు, నా బ్రేక్ మరియు గేరు డ్రైవర్లు వేరు వేరు, సర్కారు బండి నేను నాకు దిక్కు ఎవరు లేరు. సర్కారు బండి నేను నాకు దిక్కు ఎవరు లేరు.